సావిత్రి బ్రహ్మతో బ్రహ్మలోకమునకు వెళ్లనిష్టపడలేదు. అప్పుడు కృష్ణుని అనుమతితో బ్రహ్మ సావిత్రిని ప్రసన్నురాలనుగా చేసికొనెను. అప్పుడా జగన్మాత సంతసించి బ్రహ్మను పతిగా స్వీకరించెను. బ్రహ్మ ఇట్లనెను, ఓ సచ్చిదానంద స్వరూపిణి, నీవు మూల ప్రకృతి రూపిణివి. ఓ హిరణ్య గర్భ రూపిణి సుందరి, నీవు ప్రసన్నవు కమ్ము. సర్వమంగళ స్వరూపిణి, విప్రుల మంత్రసారమా, పరాత్పరా సర్వస్వరూపిణి, ప్రసన్నురాలవగుము. ఈ శరీరముతో మనస్సుతో వాక్కుతో మేమెన్నియో పాపములు చేసితిమి. నిన్నొక్కసారి స్మరించినంతనే ఈ పాపములన్నీయు భస్మమగును అని జగముల సృష్టికర్త ఆ కొలువు కూటమున పలికెను. అంత సావిత్రి బ్రహ్మతో కూడి బ్రహ్మలోకమునకు వెళ్ళెను. అశ్వపతి కూడా ఇట్లే సావిత్రిని స్తుతించెను. అతడు సావిత్రిని దర్శించి కోరిన వరములను పొందెను. సంధ్యావందనము చేసిన పిమ్మట ఈ స్తోత్రమును పఠింపవలయ్యును. అట్టివానికి నాలుగు వేదములు చదివినంత ఫలము లభించును. అశ్వపతి ఈ విధముగా సావిత్రిని స్తుతింపగా సావిత్రి దర్శనమొసగెను. బ్రహ్మ చేసిన స్తుతి, సావిత్రి ఉపాఖ్యానము. సచ్చిదానంద రూపేత్వం మూల ప్రకృతి రూపిణి, హిరణ్య గర్భ రూపేత్వం ప్రసన్నాభవ సుందరి, తేజస్వరూపే పరమే పరమానంద రూపిణి, ద్విజాతినాం జాతి రూపే ప్రసన్నాభవ సుందరి, నిత్యే నిత్య ప్రియే దేవి నిత్యానంద స్వరూపిణి, సర్వమంగళ రూపే చ ప్రసన్నాభవ సుందరి, విప్రపాపేద్మ దాహాయ జ్వలదగ్ని శిఖోపమే, బ్రహ్మతేజః ప్రదే దేవి ప్రసన్నాభవ సుందరి, కాయేన మనసావాచ యత్ పాపం కురుతే వరః తత్త తస్మరణ మాత్రేణ భస్మీభూతం భవిష్యతి. సచ్చిదానంద స్వరూపిణి, నీవు మూల ప్రకృతి రూపిణివి, హిరణ్య గర్భ రూపిణి సుందరి, నీవు ప్రసన్నవగుము, నీవు తేజస్వరూపిణివి, పరమవు పరమానంద రూపిణివి సుందరి, నీవు బ్రాహ్మణ జాతిదానవు, నిత్య నిత్యప్రియ నిత్యానంద స్వరూపిణి దేవి, ప్రసన్నవు కమ్ము, సుఖదా పరమార్థప్రదా సుందరి, విప్రుల పాపముల నడు కట్టెలు కాల్చు అగ్నిశిఖవు దేవి, ప్రసన్నవగుము. అన్ని విధములగు మా పాపములును నిన్నొకసారి స్మరించినంతనే భస్మమగును అని జగముల సృష్టికర్త కొలువు కూటమున పలికెను. అంతట సావిత్రి బ్రహ్మలోకమునకు వెళ్ళెను. తల్లి కొడుకుతో పలుకునట్లు సావిత్రి రాజుతో ఇట్లనెను, రాజా, నీ మనస్సులోని కోరికయు నీ భార్య మనస్సులోని కోరికయు నాకు తెలియును. మీ రెండు కోరికలను గూడా తీర్చగలను. నీ భార్యకు కన్య కావలయునని, నీవు పుత్రుడు కలుగవలెననియు కోరుచున్నారు. క్రమముగా రెండును నెరవేరగలవు అని సావిత్రి బ్రహ్మలోకమునకు వెళ్ళెను. రాజు తన ఇంటికి వెళ్ళెను. వారికి మొదట కన్యయే పుట్టినది. కన్యకయ్యను సావిత్రిని ఆరాధించిన ఫలముగా రెండవ లక్ష్మీయా అన్నట్లు ప్రకాశించుచుండెను. అశ్వపతి తన కూతురునకు సావిత్రి అని పేరు పెట్టెను. ఆమె దినదినము శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుచూ అందాల యువతిగా ఆయెను. ఆమె సకల సద్గుణములు గలది. ఆమె ద్యుమత్సేనుని పుత్రుడగు సత్యవంతుని పతిగా వరించెను. సత్యవంతుడు సత్యశీలి. సావిత్రిని అత్తవారు తమ ఇంటికి తీసుకువెళ్ళిరి. ఒక్క ఏడాది గడిచిన పిమ్మట సత్యవంతుడు ఒకనాడు తండ్రి ఆజ్ఞచే పండ్లు కట్టెలు తెచ్చుటకు అడవికి వెళ్ళెను. దైవయోగమున ఆనాడు సావిత్రి కూడా అతని వెంట వెళ్ళినది. అతడు హఠాత్తుగా ఒక చెట్టు నుండి క్రిందపడి మరణించెను. యమ సావిత్రి సంవాదము. యముడు స్వయముగా వచ్చి అంగుష్ట మాత్రుడగు అతని తీసుకుపోవుచుండగా సావిత్రి కూడా అతనిని వెంబడించెను. తనను వెన్నంటి వచ్చుచున్న పరమ పతివ్రతను చూచి సజ్జన ప్రవరుడగు యముడు ఇట్లనెను, ఓ సావిత్రి, ఈ మానవ శరీరముతో నీవెచటికి వచ్చుచున్నావు? నీ ప్రియునితో వెళ్లదలిచిన ఎడల ఈ మానవ శరీరము విడిచి రమ్ము. పాంచభౌతిక శరీరముతో నేనడును నా లోకమునకు రాజాలడు. నీ భర్త తన కర్మఫలమును అనుభవించుటకు నా లోకము చేరుచున్నాడు. మానవుడు తను చేసిన కర్మల ఫలితముగా సుఖదుఃఖముల అనుభవించును. నరత్వము, దేవత్వము, విష్ణు సాలోక్యాది ఫలములన్నీయు జీవుని కర్మల ఫలముగానే లభించును. రాక్షస కీటకాది జన్మలను గూడా తన కర్మ ఫలముగానే జీవులను అనుభవించుచున్నారు అని వరమిచ్చెను. పరమ పవిత్రమైన సావిత్రి యముని మాటలు విని మిక్కిలి భక్తితో అతని అనుగ్రహము సంపాదించి, కర్మమననేమి? దానికి ఇంద్రియముల లక్షణమెట్టిది? భోక్త భుజింపచేయువాడు, భోగము మరియు జీవుడు, పరమాత్మ ఇవన్నీయు నీ దయవలన తెలిసికొనగోరుచున్నాను. వీటిని తెలియజెప్పుటకు నీవే సమర్థుడవు అని ప్రార్థించెను. ధర్మరాజు ఇట్లు పలికెను, వేద విహితమైన కర్మము శుభము, వేదము నిషేధించిన కర్మ అశుభము. కోరిక లేకుండా చేసిన దేవకార్యము పరమభక్తిని కలిగించును. బ్రహ్మ భావము గలవాడు ముక్తుడు, వాడు ఫలభోక్తకాడు, అతడు నిర్లిప్తుడు. సాధ్వీమ తల్లి, భక్తి రెండు విధములు, ఆ రెంటిలో నిర్గుణ భక్తి ముక్తి నొసగును. రెండవది సగుణ భక్తి, అది శ్రీహరి సారూప్యమునిచ్చును. దీనిని పరమ వైష్ణవులు కోరుకొందురు. కర్మల ఫలము నొసంగువాడు పరమాత్మయే. భగవంతుడు కర్మస్వరూపుడు, ప్రకృతికి పరుడు. అతనికి పరప్రకృతి కారణము. అతడు సృష్టి స్థితి లయముల నొనర్చువాడు, దేహీ కర్మములు చేయువాడు, అంతర్యామి, కర్మఫలమును అనుభవింపజేయువాడు. సుఖదుఃఖములే భోగ్యములు. సత్తు అసత్తుల భేదము తెలియుట జ్ఞానము. బుద్ధి అనగా వివేచనాశక్తి, ఇది జ్ఞానమునకు బీజము. ప్రాణము వాయువులలోనొక భేదము, ఇది బలమును చేకూర్చును. మనఃస్వరూపము ఊహింపసక్యముగానిది, ఇది చంచలము, దీని భేదమే బుద్ధి. మనస్సు జ్ఞానేంద్రియములను ప్రేరేపించును. ఈ ప్రాణదేహములను ధరించువాడే జీవుడు. పరమాత్మ పరబ్రహ్మము సర్వవ్యాపకము కారణమనబడును. అమ్మాయి, శాస్త్ర సమ్మతముగా నీవు అడిగినదంతా చెప్పితిని, ఇక నీవు నీ ఇంటికి వెళ్ళుము అని ఆమెను వారించెను. సావిత్రి ఇట్లనెను, నా పతిని జ్ఞాన సముద్రడవగు నిన్ను వదిలి నేనెక్కడకు వెళ్ళుదును? ఈ జీవుడు ఏ కర్మల వలననే ఏ జన్మలనెత్తును? ఏ కర్మముచే స్వర్గమును పొందును? దేనిచే నరకమును పొందును? ఏ కర్మముచే ముక్తి కలుగును? ఏ కర్మముచే భక్తి ఏర్పడును? ఏ కర్మముచే రోగియగును? దేనిచే యోగియగును? మొదలగు విషయములను దయతో తెలియజేయుము. ఈ నేనడిగిన విషయములకు నీవే సమాధానము చెప్పగలవాడవు అని అడుగగా ధర్మదేవత యముడు ఆశ్చర్యపడి జీవుల కర్మ విపాకము గూర్చి ఇట్లు చెప్పెను. నీవు చిన్నదానవైనను నీ జ్ఞానము పరమయోగుల జ్ఞానము కంటెను గొప్పది. నీ తండ్రి తపస్సు చేసి సావిత్రీ వరము వలన నిన్ను కూతురుగా పొందెను. నీవు సావిత్రీ కళ వలన జన్మించితివి. శివునకు భవానీ వలె నీవు సత్యవంతునకు పత్నివైతివి. నీవు వరము కోరుకొనుమని యమధర్మరాజు పలుకగా సత్యవంతునకు ఔరుసులుగా 100 కుమారులు జన్మింపవలెను. నా తండ్రికి కూడా 100 పుత్రులు కలుగవలెను. నా మామగారికి కండ్లు కనిపించవలెను. ఆయన కోల్పోయిన రాజ్యమును మరల పొందవలయ్యును. ఇది నా కోరికయనియు లక్షయేండ్లు గడిచిన పిమ్మట నేను సత్యవంతుడును శ్రీహరి సన్నిధికి వెళ్లవలెనని సావిత్రి కోరినది.